విద్యుత్ పుస్తకం 5వ భాగం. ఇంతవరకు తీగను వేలాడదీసినట్లు చేశాడు, కానీ ఇప్పుడు మేకులను ఉపయోగించి తీగను పైకప్పుకి అమర్చాడు. ఒకవేళ విద్యుత్ ప్రయాణించకపోవడానికి కారణం ఈ మేకులేనా? విద్యుత్ యొక్క ప్రవాహం మేకుల ద్వారా పైకప్పులోనికి ప్రయాణించి తరువాత గాలిలోనికి పోయి మాయమైందా? ఇదే జరిగి ఉంటుంది. ఎందుకంటే మేకులు చాలా లావుగా ఉంటాయి, కాబట్టి విద్యుత్ ప్రయాణించడానికి చాలా సులువుగా అనువుగా ఉంటాయి. బహుశా ఇతడు చాలా సన్నంగా ఉండేవి ఉపయోగించాలేమో. గ్రే సిల్క్ దారాన్ని తీసుకున్నాడు. ఇది చాలా సన్నంగా మరియు బలంగా ఉంటుంది. సిల్క్ దారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక కొనను మేకులకు కట్టి రెండవ కొనను తీగకు కట్టాడు. ఇప్పుడు తీగ గుండా ప్రయాణించే విద్యుత్ యొక్క ప్రవాహం చాలా సన్నంగా ఉండే సిల్క్ దారం గుండా ప్రయాణించితే తప్ప మేకులకు చేరే మార్గమే లేదు. సిల్క్ దారం చాలా సన్నంగా ఉంది, కాబట్టి విద్యుత్ ప్రవాహం తీగలోనే ఉండాలి. అంటే ప్రయోగం మళ్ళీ పనిచేయాలి. గ్రే పై విధంగా ప్రయోగం చేసినప్పుడు మళ్ళీ పనిచేసింది. విద్యుత్ ప్రవాహం 30 మీటర్ల పొడవు ఉన్న తీగ ద్వారా ఒక కొన నుండి వేరొక కొన వరకు ప్రయాణించింది. ఒక కొనకు ఉన్న గాజు గొట్టాన్ని రుద్దినప్పుడు వేరొక కొనకు ఉన్న దంతపు బంతి తేలికైన వస్తువులను ఆకర్షించింది. అప్పుడు అతడు తీగ పొడవును పెంచుకుంటూ పోయాడు. చివరకు తీగ బరువు పెరిగి పెరిగి సిల్క్ దారం తెగిపోయింది. గ్రే ఈసారి తీగను పట్టి ఉంచటానికి సిల్క్ దారానికి బదులుగా ఇత్తడి తీగను ఉపయోగించాలని నిర్ణయించాడు. కానీ ఇప్పుడు మళ్ళీ విద్యుత్ ప్రవాహం తీగలో లేదు. ఇది ఖచ్చితంగా ఇత్తడి తీగ ద్వారా బయటకు పోవాలి. దీనిని బట్టి తీగను పట్టి ఉంచటానికి ఉపయోగించేది ఎంత సన్నగా ఉంది అన్న దానికంటే అది దేనితో తయారు చేసింది అనేది ముఖ్యమైన విషయం అని గ్రే నిర్ధారించాడు. గ్రే మరికొన్ని ప్రయోగాలు చేసి విద్యుత్ ప్రవహించటానికి అన్నిటికంటే లోహాలు చాలా అనువైనవి అని కనుగొన్నాడు. అందుకే లోహము కానీ లేదా మరే ఇతర పదార్థం అయినా కానీ విద్యుత్ని తన గుండా సులువుగా ప్రవహింపచేసే దానిని వాహకం అనగా కండక్టర్ అంటారు. అతి కష్టం మీద తన గుండా విద్యుత్ని ప్రవహింపజేసే వాటిని బంధకాలు అనగా ఇన్సులేటర్స్ అంటారు. ఉదాహరణకి సిల్కు, యాంబర్, గాజు, సల్ఫర్ మరియు ఇతర వస్తువులు రుద్దిన తరువాత ఎందుకు విద్యుదీకరణం చెందుతున్నాయి అన్న విషయం ఇప్పుడు గ్రేకి అర్థమైంది. పైన పేర్కొన్నవన్నీ వాహకాలు కాదు, ఇవి రుద్దిన తరువాత విద్యుత్ని నింపుకుంటాయి. కానీ ఇవి వాహకాలు కానందున వీటిలోని విద్యుత్ ఎక్కడికి పోలేదు. ఒకవేళ ఏదైనా లోహాన్ని రుద్దినప్పుడు ఏదైనా దీనిని ఆనుకుని ఉంటే అందులోనికి విద్యుత్ ప్రవాహం ప్రయాణిస్తుంది. లోహంలో ఏమాత్రం మిగలకుండా చాలా సులభంగా మరియు వేగంగా ప్రయాణిస్తుంది. లోహం కనుక బంధకాన్ని తాగితే అందులో గల ఏదైనా విద్యుత్ ప్రవాహాన్ని లోహం తీసుకుంటుంది.